అశ్వత్సోపర ఊపరో గోమృగ గోమృగస్తే గోమృగ ఇది గో మృగ తే ప్రజాపత్యా కృష్ణగ్రీవ ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా కృష్ణగ్రీవ జ్ఞేయ కృష్ణగ్రీవ ఇది కృష్ణ గ్రీవ ఆజ్ఞేయో రాజే రాజే పురస్తాత్ పురస్తాత్ సారస్వతీ సారస్వతీ మేషీ మేషధస్తాత్ అధస్తాద్ధన్వో అన్వోరాశ్వినౌ ఆశ్విన అధోరామౌ అధోరామౌ బాహ్వో అధోరామాయుత్యద రామౌ బాహ్వోస్తౌ మావోష్ణ సౌమావోష్ణ శ్యామ శ్యామో నాభ్యాం నాభ్యాగ్నే శౌర్యయామౌ శౌర్యయామౌ శ్వేత శ్వేతశ్చ చ కృష్ణ కృష్ణశ్చ చ పార్శ్వయోః పార్శ్వయోః త్వాక్ష్రౌ త్వాక్ష్రౌ లోమసఖౌ లోమసఖౌ సఖ్యో లోమసఖాయి లోమసఖౌ సఖ్యోర్వాయవ్యా వాయవ్య శ్వేత శ్వేత పుచ్చే పుచ్చ ఇంద్రాయ ఇంద్రాయ స్వపస్యాయ అపస్యాయ వేహత్ స్వపస్యాయేతీసు అపస్యాయ వేహద్వైష్ణవ వైష్ణవో వామన వామన ఇది వామన లోహితో ధూమ్రలోహిత ధూమ్రలోహిత కర్కంధోలోహిత ధూమ్రలోహిత ఇది ధూమ్ర రోహిత కర్కంధోలోహితస్తే కర్కంధోలోహిత ఇది కర్కంధు లోహిత తే సౌమ్యా సౌమ్యా బభ్రు బభ్రురుణబభ్రు అరుణబభ్రుక బభ్రు అరుణబభ్రురిత్యరుణ బభ్రు శుకబభ్రుస్తే శుకబభ్రురితి శుక బభ్రు తే వారుణా వారుణాశీతిరంధ్రా శిచిరంధ్రోన్యత శిచిరంధ్ర శిచిరంధరితి శిచిరంధ్రా అన్యత శిచిరంధ్ర సమంత శీతిరంధ్ర అన్యత శిచిరంధ్రైత్యన్యత శిచిరంధ్ర సమంత శీతిరంధ్రస్తే సమంత శీతిరంధ్రైతి సమంత శీతిరంధ్ర సావిత్రా సావిత్రాశీతి బాహు శితిబాహురన్యత శితి బాహు శితిబాహురితి శితి బాహు అన్యత శితి బాహు సమంతసీతి బాహు అన్యత శితి బాహురిత్యన్యత శితి బాహు సమంతశీతి బాహుస్తే సమంతశీతి బాహురితి సమంత శీతి బాహు తే వారుణస్పత్యా వారుణస్పత్యా పృషతి పృషతి క్షుద్రపృషతి క్షుద్రపేషతి స్థూలపేషతి క్షుద్రపేషతీతి క్షుద్ర ప్రేషతి స్థూలపేషతీతా స్థూలపేషతీతి స్థూల ప్రేషతి తా మైత్రావరుణ్యా మైత్రావరుణ్యైతి మైత్రావరుణ్యా శుద్ధవాల సర్వశుద్ధవాల శుద్ధవాలైతి శుద్ధవాల సర్వశుద్ధవాలో మణివాలా సర్వశుద్ధవాలైతి సర్వశుద్ధ వాల మణివాలస్తే మణివాలైతి మణిపాలా ఆశ్వినా ఆశ్వినా శ్వేత శ్వేతశ్వేతాక్ష శ్వేతాక్షోర్ణ శ్వేతాక్షైతి శ్వేత అక్ష అరుణస్తే తే రుద్రాయ రుద్రాయ పశుపతయే పశుపతయే కన్నా పశుపతయతి పశుపతయే కర్ణాయామా యామా అవలిక్తా అవలిక్తా రౌద్రా అవలిక్తా ఇత్యవ లిక్తా రౌద్రా నభో రూపా నభో రూపా పాజన్యా నభో రూపా ఇది నభా రూపా పార్జన్యా ఇది పార్జన్యా వృష్ణిస్తిరస్చేన వృష్ణి తిరస్చేన వృష్ణిరుద్రవృష్ణి తిరస్చేన వృష్ణిరితి తిరస్చేన వృష్ణి ఊర్ధ్వృష్ణిస్తే ఊర్ధ్వృష్ణిరిత్యూర్ధ వృష్ణి తే మారుతా మారుతా ఫల్గో ఫల్గోర్లోహితోర్ణీ లోహితోర్ణీ పరలక్షీ లోహితోర్ణీతి లోహిత ఊర్ణీ పలక్షీతా సారస్వత్యా సారస్వత్య ప్లీహాకన్నా ప్లీహాకన్న శృంఠాకన్నా ప్లీహాకన్న ఇది ప్లీహా కన్నా శృంఠాకన్నోధ్యాలోహకన్నా శృంఠాకన్న ఇది శృంఠా కన్నా అధ్యాలోహకన్నస్తే అధ్యాలోహకన్న ఇత్యధ్యాలోహ కన్నా తే త్వాష్ట్రా కృష్ణగ్రీవ కృష్ణగ్రీవ స్థితి కక్షా కృష్ణగ్రీవ ఇది కృష్ణగ్రీవ శితికక్షో అంజిసక్ష శితికక్ష ఇది శితి కక్షా అంజిసక్షస్తే అంజిసక్ష ఇత్యంజి సక్ష ఐంద్రాజ్ఞా ఐంద్రాజ్ఞా కృష్ణాంజీ కృష్ణాంజిరల్పాంజి కృష్ణాంజిరి కృష్ణ అంజి అల్పాంజిర్మహాంజీ అల్పాంజిరిత్యల్ప అంజి మహాంజిస్తే మహాంజిరి మహా అంజి తమూషస్యాహ శిల్పా వైష్టదేవ్యా వైష్టదేవ్యో రోహిణ్యః వైష్టదేవ్యైతే వైష్ట దేవ్యా రోహిణ్యస్తలాయః యవాయో వాచే శవాయైతి అవాయః వాచే విజ్ఞాతాః అవిజ్ఞాత అరిత్యై అవిజ్ఞాత ఇత్యవిజ్ఞాతాః అరిత్యై సర్వభూపాః సర్వభూపా ధాత్రే సర్వభూపా ఇతి స రూపాః ధాత్రే వత్సతర్యాః వత్సతర్యో దేవానాం దేవానాం పత్నీభ్యః పత్నీభ్యమిది పత్నీభ్యః కృష్ణగ్రీవాజ్ఞేయాః కృష్ణగ్రీవాడి కృష్ణగ్రీవాః ఆగ్నేయాశీతిబ్రవాః శితిబ్రవో వసూనాం శితిబ్రవైతే శితిద్రవాః వసూనాగ్నిరోహీతాః రోహీతా రుద్రాణాం రుద్రాణాగ్నిశ్వేతాః శ్వేతావరోకిణాః అవరోకిణ ఆదిత్యానాం అవరోకిణ ఇత్యవ రోకిణాః ఆదిత్యానాన్నభో రూపాః నభో రూపాః పార్జన్యాః నభో రూపా ఇతి నభాః రూపాః పార్జన్యా ఇతి పార్జన్యాః ఉన్నత ఋషభః ఉన్నత ఇత్యుత్ నతః ఋషభో వామనః వామనస్తే తైంద్రావైష్ణవాః ఐంద్రావైష్ణవా ఉన్నతః ఉన్నతశ్రీతి బాహుః ఉన్నత ఇత్యుత్ నతః శితిబాహుశ్చేతి పృష్ఠః శితిబాహుడితి శితి బాహుః శితిపృష్ఠస్తే శితిపృష్ఠితి శితి పృష్ఠః త ఐంద్రావార్హస్పత్యాః ఐంద్రావార్హస్పత్యాః శుకరూపాః శుకరూపా వాజినాః శుకరూపా ఇది శుక రూపాః వాజినాః కల్మాషాః కల్మాషాః ఆగ్నిమారుతాః ఆగ్నిమారుతా శ్యామాః శ్యామాః పౌష్ణాః పౌష్ణా ఇది పౌష్ణాః ఏతాః ఐంద్రాగ్నాః ఐంద్రాగ్నా ద్విరూపాః ద్విరూపా అగ్నిశోమీయాః ద్విరూపా ఇది ద్విరూపాః అగ్నిశోమీయా వామనాః వామనా అనగ్వాహాః అనగ్వాహ ఆజ్ఞావైష్ణవాః ఆజ్ఞావైష్ణవా వశాః వశా మైత్రావరుణ్యాః మైత్రావరుణ్యోన్యతయేన్యః అన్యతయేన్యో మైత్ర్యాః అన్యతయేన్య ఇత్యన్యతాః ఏన్యః మైత్రే మైత్ర్యా కృష్ణగ్రీవా కృష్ణగ్రేవాజితే కృష్ణగ్రీవా ఆజ్ఞేయా బభ్రవా బభ్రవ సౌమ్యా సౌమ్యా శ్వేతా శ్వేతావాయవ్యా ఆయవ్యా అవిజ్ఞాతా అవిజ్ఞాత అదిత్యై అవిజ్ఞాత అదిత్యై సరూపా సరూపా ధాత్రే సరూపాయితి స రూపా ధాత్రే వత్సతర్యా వత్సతర్యో దేవానాం దేవానాం పత్నీభ్యైతి పత్నీభ్య కృష్ణ భౌమా భౌమా ధూమ్రా ధూమ్రా అంతరిక్షా అంతరిక్షా బృహంతా బృహంతో దివ్యా దివ్యా సబలానా సబలా వైద్యుతా వైద్యుతా స్విద్మా స్విద్మాస్తారకా తారకా ఇతి తారకా ధూమ్రాన్వసంతాయ వసంతాయాలభతే ఆలభతే లభతే శ్వేతాన్ శ్వేతాన్ గ్రీష్మాయ గ్రీష్మాయ కృష్ణాన్ కృష్ణాన్ వర్షాభ్యాః వర్షాభ్యో అరుణాన్ అరుణాన్ శరదే శరదే పృషతః పృషతో హేమంతాయ హేమంతాయ విషంగాన్ విషంగాన్ శిశిరాయ శిశిరాయేతి శిశిరాయ త్రయోగాయత్రీ త్రివయైతి త్రి అవయ గాయత్రీ పంచావయ పంచావయస్తృష్ణువే పంచావయైతి పంచ అవయ తృష్ణువే నిత్యవాహ క్రిస్తువైతి త్రిష్ణువే నిత్యవాహో జగత్యై నిత్యవాహైతి నిత్య వాహ జగత్యై త్రివత్సాః త్రివత్సాః తుల్యవాహ అనుష్టుభైత్యనుష్టుభే తుర్యవాహ ఉష్ణిహే తుర్యవాహైతి తుర్య వాహ ఉష్ణిహైత్యుష్ణిహే పష్టవాహో విరాజే పష్టవాహైతి పష్ట వాహ విరాజ వృక్షాణా విరాజైతి విరాజే వృక్షాణో బృహత్యై బృహత్యా ఋషభా ఋషభా ప్రభుభే ప్రభుభే నడ్వాహ నడ్వాహ పంక్తై పంక్తే జైనవాహ దేనవోతిఛందసే అతిఛందస ఇత్యతి ఛందసే కృష్ణగ్రీవాజ్ఞేయాః కృష్ణగ్రీవా ఇతి కృష్ణగ్రీవాః ఆజ్ఞేయా బభ్రవాః బభ్రవ సౌమ్యాః సౌమ్యా ఉపధ్వస్తాః ఉపధ్వస్తాః సావిత్రాః ఉపధ్వస్తా ఇత్యుపధ్వస్తాః సావిత్రా వత్సతర్యాః వత్సతర్య సారస్వత్యాః సారస్వత్య శ్యామాః శ్యామాః పౌష్ణాః పౌష్ణాః కృష్ణయః కృష్ణయో మారుతాః మారుతా బహురూపాః బహురూపా వైశ్వదేవాః బహురూపా ఇతి బహు రూపాః వైశ్వదేవా వశాః వైశ్వదేవా ఇతి వైశ్వదేవాః వశాద్యావృథివీయాః ద్యావృథివీయా ఇతి ద్యావృథివీయాః పుత్రా సంచరాః సంచరాయేతాః సంచరా ఇతి సంచరాః ఏతా ఐంద్రాగ్నాః ఐంద్రాగ్నా కృష్ణాః కృష్ణావారుణాః వారుణా కృష్ణయః కృష్ణయో మారుతాః మారుతాః కాయాః కాయాస్తూపరాః తూపరా ఇతి తూపరాః అగ్నయే నీకవతే అనీకవతే ప్రథమజాన్ అనీకవత ఇత్యనీక వతే ప్రథమజానాలభతే ప్రథమజానితి ప్రథమ జాన్ ఆలభతే లభతే మరుద్భ్యాః మరుద్భ్యః సాంతవనేభ్యాః మరుద్భ్యైతి మరుద్భ్యాః సాంతవనేభ్యస్స వాద్యాన్ సాంతవనేభ్యైతి సాంతవనేభ్యాః సవాద్యాన్ గృహమేధిభ్యాః సవాద్యానికి స ఆత్యాని గృహమేధిభ్యో బష్ీహాని గృహమేధిభ్యైరీ గృహమేధిభ్యా బష్ీహాన్ క్రీడిభ్యీడిభ్యస్తాం సృష్టాన్ క్రీడిభ్యైతి క్రీడిభ్య సాం సృష్టాన్ పురవద్భ్య సాం సృష్టాని సం సృష్టాన్ పురవద్ధోన్ సృష్టాన్ స్వతవద్భై స్వతవతిభ్య అనుసృష్టానిను సృష్టాన్ ఉత్తా సంచరా సంచరా సంచరా సంచరా ఏతయంద్రాజ్ఞా అయింద్రాజ్ఞా ప్రాశంగా ప్రాశృంగా ప్రశృంగా ప్రశృంగా మాహేంద్రాహరూపా మాహేంద్రా ఇది మహా ఇంద్రా బహురూపా వైశ్వకర్మణా బహురూపా ఇది బహు రూపా వైశ్వకర్మణా ఇది వైశ్వకర్మణా ధూమ్రా బభ్రుణీకాశా పితృణాం బభ్రుణీకాశా ఇది బభ్రు ీకాశా పితృణాగ్రే సోమావతాం సోమావతాం బభ్రవాహ సోమావతామితి సోమావతాం బభ్రవో ధూమ్రణీకాశా ధూమ్రణీకాశా పితృణాం ధూమ్రణీకాశా ఇది ధూమ్రణీకాశా పితృణాం పరిషదాం పరిషదాం కృష్ణా బరిహి సదామితి బరిహి సదాం కృష్ణ బభ్రుణీకాశా పితృణాం బభ్రుణీకాశా ఇది బభ్రు నీకాశా పితృణామగ్నిష్వాత్తానాం అగ్నిస్వాత్తానాం కృష్ణా అగ్నిస్వాత్తానామిత్యగ్ని స్వాత్తానాం కృష్ణా ప్రశంతః ప్రశంతస్త్రయ్యంబకాః త్రయ్యంబకా ఇతి త్రయ్యంబకాః ఉక్తా సంచరాః సంచరా ఏతాః సంచరా ఇతి సంచరాః ఏతా అశ్వనాశీలీయాః అశ్వనాశీలీయా శ్వేతాః శ్వేతా వాయవ్యాః వాయవ్యా శ్వేతాః శ్వేతా సౌర్యాః సౌర్యా ఇతి సౌర్యాః వసంతాయ కవింజలాన్ కవింజలానాలభతే ఆలభతే లభతే గ్రీష్మాయ గ్రీష్మాయ కలవింకాన్ కలవింకాన్ వర్షాభ్యాః వర్షాభ్యస్తిత్తిరీన్ ఇత్తిరీన్ శరదే శరదే వర్తీకాః వర్తీకా హేమంతాయ హేమంతాయ కటరాన్ కటరాన్ శిశిరాయ శిశిరాయ వికర్కరాన్ వికర్కరానితి వికర్కరాన్ సముద్రాయ శిశుమారాన్ శిశుమారానాలభతే శిశుమారానితి శిశుమారాన్ ఆలభతే లభతే పర్జన్యాయ పర్జన్యాయ మండూకాన్ మండూకానక్ష అర్ఘ్యో మత్స్యాన్ అర్ఘయిష్యతిభ్యః మత్స్యాన్ మిత్రాయ మిత్రాయ కులీపయాన్ కులీపయాన్ వరుణాయ వరుణాయ నాక్రాన్ నాక్రానికి నాక్రాన్ సోనాయ హాంసాన్ హాంసానాలభతే ఆలభతే లభతే వాయవే వాయవే బలాకాః బలాకాయింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం కృంచాన్ ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్నిభ్యాం కృంచాన్ మిత్రాయ మిత్రాయ మద్గోన్ మద్గోన్వరుణాయ వరుణాయ చక్రవాకాన్ చక్రవాకానికి చక్రవాకాన్ అగ్నయే కుటరోన్ కుటరోనాలభతే ఆలభతే లభతే వనస్పతిభ్యః వనస్పతిభ్యవులోకాన్ వనస్పతిభ్యైతి వనస్పతిభ్యః ఉలోకానగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాం చాషాన్ చాషానశ్విభ్యాం అశ్విభ్యాం మయూరాన్ అశ్విభ్యామిత్యశ్విభ్యాం మయూరాన్ మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం కపోతాన్ కపోతానితి కపోతాన్ సోమాయ లవాన్ లవానాలభతే

కలలింగో లోహితాహి లోహితాహి పుష్కరసాద లోహితాహిరితి లోహిత అహి పుష్కరసాదస్తే పుష్కరసాదయి పుష్కర సాద తే ట్వాష్ట్రా ట్వాష్ట్రా వాచే వాచే కృంచా కృంచైతి కృంచా సోమాయ కులుంగ కులుంగ ఆరణ్య ఆరణ్యోజ అజో నకుల నకుల సకా సకా తే పౌష్ణా పౌష్ణా క్రోష్ఠా క్రోష్ఠా మాయో మాయోరింద్రస్ ఇంద్రస్ గౌరమృగ గౌరమృగ విద్వ గౌరమృగ ఇది గౌర మృగ విద్వోన్యంకూ న్యంకు కర్కట కర్కటస్చే చేనోమత్యై అనోమత్యై ప్రతిశ్రుత్కాయై అనోమత్యాయితి చేనోమత్యై ప్రతిశ్రుత్కాయై చక్రవాక ప్రతిశ్రుత్కాయాయి ప్రతిశ్రుత్కాయై చక్రవాక ఇది చక్ర వాక సౌరే బలాకా బలాకా సార్గ సార్గస్త్రిజయ త్రిజయ శయాండక శయాండకస్తే శయాండక ఇది శయ ఆండక తే మైత్రా మైత్రా సరస్వతి సరస్వతి సారీ సారి పురుషవాక్ పురుషవాక్ స్వావిత్ పురుషవాగితి పురుష వాక్ స్వావిద్భూమి స్వవిజితి స్వవిత్ భూమి సార్దూల సార్దూలో వృకా వృక ప్రదాకు ప్రదాకుస్తే తే మన్యవే మన్యవే సరస్వతే సరస్వతే సుఖా సుఖ పురుషవాక్ పురుషవాగితి పురుష వాక్ సువర్ణ పార్జన్య సువర్ణ ఇది సువర్ణ పార్జన్య ఆది ఆతిర్వాహస వాహసో దర్వీదా దర్వీదా తే దర్విదేచి దర్విదా తే వాయవే వాయవే బృహస్పతాయే బృహస్పతాయే వాచ వాచస్పతాయే పతాయే వైంగరాజ వైంగరాజో రజ వైంగరాజ ఇది వైంగ రాజ అలజాంతరిక్ష ఆంతరిక్ష ప్లవ ప్లవో మద్భు మద్భున్మత్స్యా మత్స్యస్తే తేనాధీపతయే నదీపతయే ద్యావా పృథివీయా నదీపతయ ఇది నదీ పతయే ద్యావా పృథివీయ కూర్మ కూర్మ ఇది కూర్మ పురుషమృగశ్చంద్రమాస పురుషమృగ ఇది పురుష మృగ చంద్రమాసో గోధా గోధాకాళక కాళకాదార్వాఘాట దార్వాఘాటస్తే దార్వాఘాత ఇది దారు ఆఘాత తే వనస్పతీనా వనస్పతీనా కృతవాకూ కృతవాకు సావిత్ర సావిత్రో హాంస హాంసో వాతస్ నాక్ర నాక్రో మకార మకారకులీపయా కులీపయస్తే ఏకూబారస్ అకూబారస్ క్రియై క్రియై శల్యక శల్యక ఇది శల్యక అన్హా మండూకా మండూకో మూషీకా మూషీకా చిత్తిరీ చిత్తిరిస్తే తే సర్పాణా సర్పాణా లోపాస లోపాశ్విన ఆశ్విన కృష్ణ కృష్ణో రాత్రి రాత్ర్యా వృక్షా వృక్షో జతూ జతూశిలీకా సుశిలీకా తే సుశిలీకేతి సుశిలీకా పరీతరజనా ఇతరజనాహకా ఇతరజనామితీతర జనా జహకా వైష్ణవీ వైష్ణవీతి వైష్ణవీ అన్యవాపో అర్ధమాసానా అన్యవాపయుత్యన్య పాప అర్ధమాసానామిశ్యా అర్ధమాసానామిత్యర్థ మాసానా ఋష్యో మయూరా మయూరస్ సుపర్ణ సుపర్ణస్తే సుపర్ణ ఇది సుపర్ణ తే గంధర్వాణా గంధర్వాణామపా అపా రుద్ర ఉద్రో మాసాం ఆసాం కశ్యపాః కశ్యపో రోహితే రోహిత్ కుండ్రణాచీ కుండ్రణాచీ గోలత్తీకా గోలత్తీకా తేరప్సరసాం అప్సరసాం మృత్యవే మృత్యవే సితః అసిత ఇత్యసితః వర్షాహోర్ఋతూనాం వర్షాహోరితి వర్ష ఆహూ ఋతూనామాకు ఆకుః కషాః కషో మాంథాలః మాంథాలస్తే తృణాం తృణాం బలాయ బలాయ జగరః అజగరో పశూనాం పశూనాం కవింజాలః కవింజాలః కపోతాః కపోత ఉలూకః ఉలూకః శశః శశస్తే నిర్వృత్తి నిర్వృత్తి వరుణాయ నిర్వృత్యాయితినిః వృత్తి వరుణాయారణ్యః ఆరణ్యో మేషః మేషైతి మేషః చిత్రాదిత్యానాం ఆదిత్యానాముష్ట్రాః ఉష్ట్రో గృణీవాన్ గృణీవాన్వాద్వీనసః గృణీవానికి గృణీవాన్ వాద్వీనసస్తే తే మత్యై మత్యా అరణ్యాయ అరణ్యాయ శ్రమరః స్మరోరుః రౌద్రః రౌద్రః క్వయీ క్వయి కుటరుః కుటరుద్దాత్యౌహః దాత్యౌహస్తే తే వాజినాం వాజినాం కామాయ కామాయ పికః పిక ఇతి పికః ఖడ్గో వైశ్వదేవః వైశ్వదేవస్వా కైశ్వదేవ ఇతి వైశ్వదేవః స్వా కృష్ణః కృష్ణః కర్ణః కర్ణో గర్ధవః గర్ధవస్తరక్షుః తరక్షుస్తే తే రక్షసాం రక్షసామింద్రాయ ఇంద్రాయ సూకరః సూకరః సింహః సింహో మారుతః మారుతక్రేతలాసః కృతలాస పిప్పాకా పిప్పాకా శకునీః శకునిస్తే తే సరవ్యాయి సరవ్యాయి విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం కృషతః కృషత ఇతి కృషతః ఓం. ఓం శారం దద్భిః దద్భిరవకాం దద్భిరితి దద్భిః అవకాం దంతమూలైః దంతమూలైరమృతం దంతమూలైరితి దంతమూలైః మృతం భస్వైః భస్వైరస్తేగాం తేగాం దగ్గష్ట్రాభ్యాం దగ్గష్ట్రాభ్యాగ్ని సరస్వతి సరస్వత్యా అగ్రజిహ్వం అగ్రజిహ్వం జిహ్వాయాః అగ్రజిహ్వమిత్యగ్రజిహ్వం జిహ్వాయాః ఉత్సాదం ఉత్సాదమవక్రందేన ఉత్సాదమిత్యుదే సాదం అవక్రందేన తాలు అవక్రందేనేత్యవక్రందేన తాలువాజం వాజాం హనుభ్యాం హనుభ్యామపః హనుభ్యామితి హనుభ్యాం అవ ఆస్యేన ఆస్యేన ఋషణం ఋషణమాండాభ్యాం ఆండాభ్యామాదిత్యాన్ ఆదిత్యాన్ శ్మశ్రోభిః శ్మశ్రోభిః పంచానం శ్మశ్రోభిరిచి శ్మశ్రోభిః పంచానం భ్రూభ్యాం భ్రూభ్యాం ద్యావా పృథివీ ద్యావా పృథివీ వర్తోభ్యాం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ వర్తోభ్యాం విద్యుతం వర్తోభ్యామితి వర్తాభ్యాం విద్యుతం కణీనకాభ్యాం విద్యుతమితి విద్యుతం కణీనకాభ్యాగ్ని శుక్లాయ శుక్లాయ స్వాహ స్వాహ కృష్ణాయ కృష్ణాయ స్వాహ స్వాహ పార్యాణి పార్యాణి పక్ష్మాణి పక్ష్మాణ్యవార్యాః అవార్యాక్షవాః ఇక్షవో వార్యాణి అవార్యాణి పక్ష్మాణి పక్ష్మాణి వార్యాః భార్యా ఇక్షవాః ఇక్షవైతిక్షవాః వాతం ప్రాణేన ప్రాణేనాపానేన అపానేన నాసీకే అపానేనేత్యప ఆనేన నాసీకే ఉపయామం నాసీకే ఇది నాసీకే ఉపయామమధరేణ ఉపయామమిత్యుపయామం అధరేణ ఓష్ఠేన ఓష్ఠేన సత్తరేణ ఉత్తరేణ ప్రకాశేన ఉత్తరేణేత్యుత్తరేణ ప్రకాశేనాంతరం ప్రకాశేనేతి ప్రకాశేన అంతరమనుకాశేన అనుకాశేన బాహ్యం అనుకాశేనేత్యను కాశేన బాహ్యం నివేష్పం నివేష్పం మూర్ధ్నా నివేష్పమితి నివేష్పం మూర్ధ్నాస్తనయత్నం సనయత్నం నిర్బాధేన నిర్బాధేనాశనిం నిర్బాధేనేతి బాధేన అశనిం మస్తిష్కేణ మస్తిష్కేణ విద్యుతం విద్యుతం కణీనకాభ్యాం విద్యుతమిది విద్యుతం కణీనకాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాశ్రోత్రం శ్రోత్రగ్రశ్రోత్రాభ్యాం శ్రోత్రాభ్యాం కర్ణౌ కర్ణౌ వేదనీం వేదనీమధరకంఠేన అధరకంఠేనాపహ అధరకంఠేనేత్యధర కంఠేన అపశుష్కంఠేన శుష్కంఠేన చిత్తం శుష్కంఠేనేతి శుష్కంఠేన చిత్తం మన్యాభి మన్యాభిరీతిం అరీతీయం శ్రీరత్నా శ్రీరత్నా నిర్వృతిం నిర్వృతిం నిర్జర్జల్యేన నిర్వృతిమితి రేతిం నిర్జర్జల్యేన శ్రీయష్ణా నిర్జర్జల్యేనేతి నిర్జల్యేన శ్రీయష్ణా సంక్రోశై సంక్రోశై ప్రాణాన్ సంక్రోశైరితి సంక్రోశై ప్రాణాన్ రేష్మాన్ రేష్మానగ్రస్తుపేన స్తుపేనేతి స్తుపేన మశకాన్ కేశై కేశైరింద్రం ఇంద్రగ్రస్వపసా స్వపసా వహేన స్వపసేతి సు అపసా వహేన బృహస్పతిం బృహస్పతిం శకునిసాదేన శకునిసాదేన కూర్మాన్ శకునిసాదేనేతి శకుని సాదేన కూర్మాన్ శపై శపైరాక్రమణం ఆక్రమణగ్రస్థూరాభ్యాం ఆక్రమణమిత్యాక్రమణం స్థూరాభ్యామిక్షలాభిః వృక్షలాభిః కపింజలాన్ కపింజలాన్ జవం జవం జంఘాభ్యాం జంఘాభ్యామధ్వానం అధ్వానం బాహుభ్యాం బాహుభ్యాం జాంబీలేన బాహుభ్యామితి బాహుభ్యాం జాంబీలేనారణ్యం అరణ్యమగ్నిం అగ్నిమతిరుగ్రాం అతిరుగ్రాం భూషణం అతిరుగ్రామిత్యతిరుక్ ్రాం పూషణం దోర్భ్యాం దోర్భ్యామశ్వినౌ దోర్భ్యామితి దోభ్యాం అశ్వినా ఆంసాభ్యాం ఆంసాభ్యాద్యరుద్రం రుద్రాం రోరాభ్యాం రోరాభ్యామితి రోరాభ్యాం అగ్నే పక్షతి పక్షతిర్వాయో వాయోర్నిపక్షతి నిపక్షతిరింద్రస్య నిపక్షతిరితి నిపక్షతి ఇంద్రస్య తృతీయా తృతీయాతీ చతుర్థ్యదిత్యై అదిత్యై పంచమీ పంచమీంద్రాణ్యై ఇంద్రాణ్యై షష్ఠీ షష్ఠీ మరుతాం మరుతాగ్నే సప్తమీ సప్తమీ బృహస్పతే బృహస్పతేరష్టమీ అష్టమ్యర్యమ్న అర్యమ్నో నవమీ నవమీ ధాతు ధాతుర్దశమీ దశమీంద్రస్య ఇంద్రస్యైకాదశీ ఏకాదశీ వరుణస్య వరుణస్య ద్వాదశీ ద్వాదశీ యమస్య యమస్య త్రయోదశీ త్రయోదశీతి త్రయః దశీ ఇంద్రాజ్ఞో పక్షతిః పక్షతిః సరస్వత్యై సరస్వత్యై నిపక్షతిః నిపక్షతిం మిత్రస్య నిపక్షతిరితి నిపక్షతిః మిత్రస్య తృతీయా తృతీయా సోమస్య సోమస్య చతుర్థీ చతుర్థీ నిర్వృత్యై నిర్వృత్యై పంచమీ నిర్వృత్యాయితిని వృత్యై పంచమ్యగ్నే హోమాయో అగ్నే హోమాయో షష్ఠీ షష్ఠీ సత్పానాం సర్పాణాగ్నే సప్తమీ సప్తమీ విష్ణో విష్ణోరష్టమీ అష్టమీ పూష్ణః పూష్ణో నవమీ నవమీ త్వష్టో త్వష్టర్దశమీ దశమీ ఇంద్రస్య ఇంద్రస్యైకాదశీ ఏకాదశీ వరుణస్య వరుణస్య ద్వాదశీ ద్వాదశీ యమ్యై యమ్యై త్రయోదశీ త్రయోదశీ ద్యావా పృథివ్యో త్రయోదశీతి త్రయః దశీ యావా పృథివ్యో దక్షిణం దక్షిణం పార్శ్వం పార్శ్వం విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాముత్తరం ఉత్తరమిత్యుత్తరం